యో వా అయథా దేవతమగ్నిం చినుత ఆ దేవతాభ్యో విష్యతే పాపీజాన్ భవతి దేవతాభ్యావృష్యతే వసీదాన్ భవత్యాగ్నేయాగాయ ప్రజా ప్రథమాన్ చితిమభిమృశే త్రిష్టుభా ద్వితీయాన్ జగత్యా ద్వితీయామనుష్టుభా చతుర్థీం పంచా పంచమీ యథా దేవతమేవాగ్నిం చినుతేన దేవతాభ్యావృష్యతే వసీదాన్ కృష్ణగుత్తరత శ్వేతో దక్షిణస్తావాలభ్యేష్టగా ఉపదధ్యాదే తద్వై ప్రజాపతే రూపం ప్రజాపత్యోస్వ సాక్షాదే ప్రజాపతే ప్రతిభ్రాజ్యాగ్నిం చిన దినార్తిమార్చప్తే తద్వా రాత్రి కృష్ణచేతంహరోపయ్యదిష్టకాష్టకా ఉపధాస్యం శ్వేతమశ్వమభిమృశేత్పురేషముపధాస్యం కృష్ణమహారాత్రాభ్యామేవైనం చినుతే హిరణ్యపాత్రం మథోః పూర్ణం దదాతి మథం యోసానీతి సౌర్యా చిత్రవత్యాభేక్షతే హిత్రమేవ భవతి మధ్యం దినే శ్వమవగ్రావజత్ర సౌ వా ఆదిత్యగింద్రజేష ప్రజాపతి ప్రజాపత్యో స్వస్థమేవ సాక్షాదృధ్నోతి స్వామగ్నే వృషభం చేతానం పునర్యువానం జనయన్నుపాగా అస్థూరిణో గారిహపత్యాని సంతు దిగ్మేన నో బ్రహ్మణ సగుంశిషాధి వృషభో వాజేతేష్టకాశ్చిత్యాంఛిద్యా వృషభముపదధాది మిథునమేవాశ్చతజ్ఞే కరోతి తస్మాజోషభ సంవత్సరస్య ప్రతిమాయాం ద్వారాధ్యుపాసతే ప్రజాగం సువీరాం కృద్వా విశ్వమాజనుజశ్నవత్ ప్రజాపత్యామేతాముపదధాతీయం వా వైషయికాష్టకాయ దేవైకాష్టకాయామన్నం క్రియతే తదేవైతజావరుంధజేషా వై ప్రజాపతేః కామదుఃఖాతదైవ యజమానోముష్మిన్ లోకేర్నిందుహేజేన దేవాధ్యోదశోర్ధ్వాముదాజనజేనాదిత్యావసవోజేన రుద్రాః ఏనాంగిరసో మహిమానమానసుస్తేనైవ యజమానః స్వస్తి స్వర్గాయ వాయ చేయతే యదగ్నిర్జేన దేవాజ్యోతిషోర్ధ్వాదాజన్నిక్షకంసమిష్టకాయేవైతా ఉపధత్తేవానస్పత్యా స్వర్గస్య లోకస్య సమష్టి సదాయుధాయ సదవీర్యాయోదేమాజిషాహే శతంయోనః శరదో అజేతానింద్రోనే శరది దురితాని విశ్వా ఏ చత్వారః ప్రసజో దేవజానా అంతరాద్యా వా పృథివీ విజంతి తేషాం యో అజ్యాని మజేతి మావహాత్ తస్మై నో దేవాః పరితప్తేహ సర్వే గ్రీష్మో హేమంత ఉతనో వసంత శరద్ వర్షాః సువితం నో అస్తు తేషామృతో నాగం శతశారదానాన్యవాతజేషామభజే శ్యామ ఇదివత్సరాజ పరివత్సరాజ సంవత్సరాజ కృణుతా బృహన్ నమః తేషాం వజగం సమతో యజ్ఞజానాం జోగజేతాహతా స్యామ భద్రాన్న శ్రేయః సమనేష్టదేవాస్త్వజావసేన సమశేమహి త్వా సనామజో భోః పితో ఆవిశశ్మశంతో కాయ తనువే స్యో నః అజ్జానేదేతా ఉపరథాత్యేతా వై దేవతా అపరాజితాస్తా ఏవ ప్రవిశతి నైవ జీగత బ్రహ్మవాదినో వదంతి యదర్థమాసా మాసా ఋగవః సంవత్సరమోషధేః పజం దశకస్మాదన్యాభ్యో దేవతాభ్యాగ్రయణం నిరప్యదయిత్యేగాహిదేవతా ఉదజయనయతృతుభ్యో నిర్మపే దేవతాభ్య సమదం దధ్యాదాగ్రయణం నిరప్యైతా ఆహుతే సంవత్సరం ప్రేణాదిన దేవతార్థ సమలం దాతి భద్రాన్న శ్రేయః సమనేష్ణదేవాయుజ్యాహుతాద్యాజమానశ్చాపరాభావాయ ఇంద్రః సవజ్రోధిమార్దాఘ్నస్తనోపానః ప్రతిస్పృశః యో నః పురస్దాః దక్షిణదః పశ్చాదప్తరతో ఖాజురభిదా సత్యేతగుంసోస్మానమిచ్చదు దేవాసురా సంయత్తా సంతే సురాదిభ్యాపాధం దతాం దేవాష్పాచ వజ్రేణ చాపాదుదండయద్వజ్రణేరుపదధాదేష్పాచైవ తద్వజ్రేణ స యజమానోభ్యాతలు జానపనుదతే దిక్షోపదధాది దేవ పురా ఏవైతాస్తనూపాణి పర్యోహతే జ్ఞా విష్ణు సజోషసే మావర్ధం దుభాంగిరః ద్యుమ్నైర్వాజేభిరాగతం బ్రహ్మవాదినో వదం దిగన్న దేవదాయే జుహ్వ్యసగిం దేవ్యాపసోర్ధారేర్వసస్తాధారా విష్ణుర్వసస్తాధారాహ్నా వైష్ణవ్యర్జాపసోర్ధారాహోదిభాగే జయ నైర్వై నౌ సమర్థజప్యథో జయతామేవాహుదిమాగతనవదీంకరో దిగప్యామేనాంజుహోదేవాయుంధే రుద్రో వాదేషయదగ్నిస్తైతే తనువౌ ఘోరా శివాన్యాగచ్చత రుద్రేయం జుహోదిజైవాస్తఘోరాధనోస్తాంధారాంజుహోదిజైవాస్త శివాతనోస్తాంధేన ప్రేణాదియో వైవసోర్ధారాయ ప్రతిష్టాం వేద ప్రత్యవతిష్టది విరాజ్యముచ్ఛిష్యే తదస్మిన్ బ్రహ్మౌదనం వచేత్తం బ్రాహ్మణాశ్చ త్వారః ప్రాస్మిరేషవా అగ్నిర్వయేష్వానరో బ్రాహ్మణరేషా ఖలు వా అగ్నే ప్రియాతనోర్యద్వయేష్వానర ప్రియాయామేవైనాంతనువాం ప్రతిష్టాపయతి చతస్రోధేనోర్దద్యాత్తాభిరేవ యజమానోముష్మిన్ లోకే బిందుహే చిత్యంజుహామి మనసాభ్యాభ్యామేషాహుజర్వేష్కర్మణి నైనం జిజ్ఞానం ధాతృయోదర్మార్చసో దేవత ఏవరుంధేతమద్యేది పంక్త్యాజుహోది పంక్త్యాజ్ఞముఖమారభతే సప్తతే అగ్నే సమిత సప్త జిగ్వాహోత్రేవారుంధేగ్రామద్భాగేజమిమానస్తస్మాజేతద్భాగే ప్రాయచ్ఛన్నేతద్వా అగ్నేరగ్నిహోద్రమేదరి ఖలు వా దేశజాతోజరిశ్చితో జాతాదైవాస్మా అన్నమపి దధాది సజనం ప్రేతః ప్రేణాదివసేనాం భవతి బ్రహ్మవాదినో వదంతి దేశగార్హవద్దశ్రేయతే సగ్వాహవనీయదిత్యసా వాదిత్యమితి బ్రూజాదే తస్మిన్ హేమాభ్యో దేవతాభ్యో జుహ్వతి జనేమం విద్వానగ్నించి సాక్షాదేవ దేవతారుద్ధాత్యశస్వి యశసే మమద్వజేంద్రావతీమవచితీమిహావహ వయం మోర్ధ్యావరమే శ్రీసువర్జా సమానానాముత్తమ శ్లోకోస్తు భద్రం పశ్యంత ఉపసేతురగ్రే తమో దీక్షామృషయస్సు వర్విదః తదక్షత్రం బలమోజశ్చ జాతం తదస్మై దేవాభిసన్నమంతు ధాతా విధాతా పరమోద సంద్రగ్ప్రజాపతి పరమేష్ఠే విరాజా స్తోమాశ్చందాగుంసి నిమిదోమ ఆహురే తస్మై రాష్ట్రమభిసన్న మామ అభ్యావర్తార్థముపమేత సాకమయగుం శాస్తాధిపతిర్భో అస్తు తస్య విజ్ఞానమనసగోరభద్రమిమం పశ్చాదను జీవాస సర్వే రాష్ట్రభృతేత ఉపదధాత్యేషా వా అగ్నేశ్చితి రాష్ట్రభృత్తదైవాస్మిన్ రాష్ట్రం దధాతి రాష్ట్రమేవ భవతి నాస్మాద్రాష్ట్రం భగుంసతే యథా వై పుత్రో జాతో మృగత ఏవం వా ఏషం మృగతేజస్యాగ్నిరుక్షముద్వాజతి జన్నర్మంశం కురుయాద్భ్యాతలుయమస్మే జనజేత్ సదేవ పునః పరేద్యస్వాదేవైనియోనే జనజతి నాస్మై భ్రాతృభుజం జనజతి తమో వాజతం గృహాదిజస్యాగ్నిరుక్షముద్వాజతి మృత్యుస్తమః కృష్ణం వాసః కృష్ణాదినుర్దక్షిణాతమసైవ తమో మృత్యుమపహతే హిరణ్యం దాది జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిషైవ తమోపహతే జ్యోతేజో వైరణ్యేతదేవాత్మం ధద్దే సువర్ణ ఘర్మ స్వాహ సువర్ణార్క స్వాహ సువర్ణ శుక్ర స్వాహ సువర్ణ జ్యోతి స్వాహ సువర్ణ సూర్య స్వాహార్కో వాజేషయదగ్నిరసా వాదిత్యోశ్వమేధోదిదేత ఆహుదే జ్యోత్యర్కాశ్వమేధజోరేవ జ్యోతికుంభిసం దధాత్తేషహత్వా అర్కాశ్వ ధీయస్యైతదగ్నో క్రియత ఆపో వా ఇదమగ్రే సరిదమాసేత్ సజయతాం ప్రజాపతిః ప్రథమాశ్చిమపశ్చత్తాముపాసత్తదియమభవత్తం విశ్వకర్మా బ్రవీదు పత్వా జానీతి నేహ లోకోస్తేత్యబ్రవీత్ స వేదాన్ ద్వితీయాంచితమవశ్చత్తాముపాసత్తదంతరిక్షమభవత్ స యజ్ఞః ప్రజాపతిమబ్రవీదు పత్వా జానీతి నేహ లోకోస్తేత్యబ్రవీత్ స విశ్వకర్మాణమబ్రవీదు పత్వా జానీతి కేనమాపయేషసేది శ్యాభిరిత్యబ్రవీత్ తం దిశ్యాభిరుపయేత్తాముపాసత్తదాదిశోభవన్ స పరమేష్ఠీ ప్రజాపతిమబ్రవీదు పత్వా జానీతి నేహ లోకోస్తేత్యబ్రవీత్ స విశ్వకర్మాణం చ యజ్ఞం చాబ్రవీదు పవామా జానీతి నేహ లోకోస్తేత్యబ్రూతాగుం స జగతాం తృతీయాం శ్రీమపశ్యత్తాముపాసత్తదసావభవత్ స ఆదిత్యః ప్రజాపతిమబ్రవీదు పత్వా జానీతి నేహ లోకోస్తేత్యబ్రవీత్ స విశ్వకర్మాణం చ యజ్ఞం చాబ్రవీదు పవామా జానీతి నేహ లోకోస్తేత్యబ్రూతాగుం స పరమేష్ఠినమబ్రవీదు పత్వా జానీతి కేనమోపయేష్యసీతి లోకం ప్రణజేత్యబ్రవీత్తల్లోకం ప్రణజోపయేత్తస్మాదజాతజామ్నే లోకం ప్రణాజాతజామాహ్యసావాదిత్యస్తాంగృఢజోబ్రువన్నుపవాజామేతి కేన న ఉపయేష్యసేతి భూమ్నేత్యబ్రువంతాన్ ద్వాభ్యాం చితేభ్యాముపాజాన్ సమం చతీగః సమవద్యతజ దేవం విద్వానగ్నిం చ నుదే భూజానేవ భవత్య భీమాన్ లోకాన్ దయతి విదురేనం దేవా అసో ఏతాసామేవ దేవతానాగుం సాయుజ్యం గచ్చతి మయో వా అగ్నిర్యదగ్నిచిత్పక్షిణో శ్రీరాత్తమేవాగ్నిమద్యాలాగ్నిమాచ్ఛేత్ సంవత్సరం వ్రతం చరేత్ సంవత్సరం నాది పశుర్వాదేషయదగ్నిర్హినస్తి ఖలు వేదం పశురుజయనం పురస్తాద్వం చముపచరది తస్మాద్వశ్చాద్వాంగుపచరుజ ఆత్మనో హిమం సాయేజోసి తేజో మే యచ్చ పృషవే యచ్చ పృషయుజై మా వాహి జ్యోతిరసి జ్యోతిర్ మే యచ్చాంతరిక్షం యచ్చాంతరిక్షాన్ మా వాహి సువరసి సువర్మే యచ్చతి వై యచ్చతి వో మా వాహేత్యాహైతాభిర్వాది మే లోకా విధృతాయ దేత ఉపదధాత్తేషాం లోకానాం విధృత్యై స్వయమాతృణ ఉపధాత హిరణ్యేష్టగా ఉపదధాది మే వై లోకా స్వయమాతృణ జ్యోతిర్హిరణ్యే యత్స్వయమాతృణ ఉపధాత హిరణ్యేష్టగా ఉపదధాది మానే వై భిర్లోకాన్ జ్యోతిష్మదః కురుతే చోరేదాభిదేవాస్మాది మే లోకా ప్రభాంతి యాస్తే అగ్నే సూర్యే చ ఉద్యతో దివమాదన్వంతి రశ్మిభిః తాభిః సర్వాభిరుచే జనాజనస్కృతి యావోదేవా సూర్యేరుచోగోష్వశ్వేషు యారుచః ఇంద్రాగ్నేతాభిః సర్వాభిరుచన్నో దత్త బృహస్పతే ఋచం నోధే బ్రాహ్మణేషు ఋచకం రాజసునస్కృతి ఋచం విశ్వేషు శూద్రేషు మజిధే ఋచారుచం మేధా వా అగ్నిం చిజ్ఞానశయింద్రియం గచ్చత్యగ్నిం వాచితమీధానం వాగదేత ఆహుతేర్జుహోత్యాత్మన్నేవయసయింద్రియం ధత్త ఈశ్వరో వా ఏష ఆర్తిమార్తోర్యోగ్నిం చిన్మన్నధిగామధితత్వాజామి బ్రహ్మణా వందమానయతి వారుణ్యర్చాజుహుజాచ్ఛాంతిరేవేషాగ్నేర్గుప్తిరాత్మనోహవిష్కలో వా నేషయోగ్నిం స్కందదియోగ్నిం చిత్వా స్త్రియముపైతి మైత్రావరుణ్యామిక్షజాయమైత్రావరుణదామేవోపైత్మనోస్కందాదో వా అగ్నిమృతుస్థామ్యే ధర్తురుదురస్మై కల్పమానజేతి ప్రత్యేవ తిష్ఠతి సంవత్సరో వా అగ్నిరుదుస్థాస్తస్య వసంత శిరో గ్రీష్మో దక్షిణ పక్షో వర్షా పుచ్చకం సరళుత్తర పక్షో హేమంతో మధ్యం పూర్వపక్షాశ్చిదజోపరపక్షా పురేషమహోరాత్రాణిష్ణకాయేషవా అగ్నిరుతుస్థాయ ఏవం వేధర్తురుతురస్మై కల్పమానజేతి ప్రత్యేవతిష్ఠతి ప్రజాపతిర్వాదేతం జ్యేష్ఠకామోన్యధత్తతతో మై సజ్జ్యేష్ఠమగచ్చద్యజేవం విద్వానగ్నిం చ నుతే జ్యేష్ఠమేవ గచ్చతి. యదాగోతాత్సమసుశ్రోద్ధృతో వా మనసో వా సంహృతం చక్షుషో వా తమనుగ్రేహి సుకృతజ్జలోకయ్యర్హజ ప్రథమజాయే పురాణా వేదకం సధస్థ ఫలితే దామివహాచ్చేవసిందాతవేదా అన్వాగం తాజ్ఞపతిర్వో అత్ర తగ్గస్మ జానీత పరమే వ్యోమన్ జానీతాదేనం పరమే వ్యోమన్ దేవా సధస్థామితరూపమస్య యదాగచ్చాపర్దేవజానేష్టావోర్తేమతాదావిరస్మై సంవ్రజ్యమధ్వమను సంవ్రజాదాగ్నే పథోదేవజానాం కృణుధ్వం అస్మిన్ సహస్థే అధ్యుక్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత ప్రస్తరేణ పరిధినా శుచా వేద్యా చ పరిహిషా విషేమై యజ్ఞం నావః సువర్దేవేషు గంధవే నిదష్టం యద్వరాదానై యద్దత్తం యాశ దక్షిణా తదగ్నిర్వైష్కర్మణ సువర్దేవేషు నో దధత్ ఏనా సహస్రం వహసి జేనాగ్నే సర్వవేధసం తేనే మై యజ్ఞన్నో వహ సువర్దేవేషు గంతవే ఏనాగ్నే దక్షిణాయుక్తా యజ్ఞం వహన్ ఋత్విజ తేనే మై యజ్ఞన్నో వహ సువర్దేవేషు గంతవే ఏనాగ్నే సుకృతః పథామథోర్ధారావ్యానశు తేనే మై యజ్ఞన్నో వహ సువర్దేవేషు గంతవే యత్ర ధారా అనపేతామధోర్ఘృతస్య శజాః తదగ్నిర్వయేష్వకర్మణః సువర్దేవేషు నో దధత్ ధ్యాస్తే అగ్నే సమిథోజా నిధామజా జిహ్వాజాతవేదోయో అర్చిః ఏతే అగ్నే మేఢజోజ ఇంద్రవస్తేభిరాత్మానం చినుహేజానన్ ఉత్సన్నజ్ఞో వా రేషజదగ్నిః కిం వా హేతస్య క్రియతే కిం వా నజద్వా అధ్వర్యురగ్నేశ్చిన్మన్నంతరేత్యాత్మనో వై తదంతరేతి యాస్తే అగ్నే సమిథోజా నిధామేత్యాహైషా వా అగ్నే స్వయం చితిరగ్నిరేవ తదగ్నిం చినోదినాధ్వర్యురాత్మనోంతరేతి తదస్రాశాగ్నజరం భగ్నజనిమన్నో యజ్ఞన్నజదు ప్రజానన్ కథలమిన్వన్నజరగం సువీరం బ్రహ్మ సమిద్భవద్జాహుదీనా స్వర్గాయ వా దేశలోకాయోపధీయతేజత్తోర్మశ్చతస్రాశాప్రచరం భగ్నజహిత్యాహదిశజయమైదేన ప్రజానాధీమన్నో యజ్ఞం నజతు ప్రజానం నిత్యాహ సువర్గస్య లోకస్యాభినేత్యై బ్రహ్మ సమిద్భవద్జాహుదీనామిత్యాహ బ్రహ్మణా వై దేవా సువర్గం లోకమాజనయద్బ్రహ్మన్ వర్జోపదధాది బ్రహ్మణే పదద్యజమానః సువర్గం లోకమేది ప్రజాపతిర్వా దేశగద అగ్నిస్తస్య ప్రజా పశవశ్చందాగం శిరోపగం సర్వాన్ వర్ణానిష్టగానాం కుర్యాద్ రూపేణైవ ప్రజాం పశోన్ ఛందాగస్య వరుంధేథో ప్రజాభ్యదేవైనం పశుభ్యశ్చందోభ్యోవరుద్ధచనుతే మయ గృహ్ణామ్యగ్రే అగ్నిగం రాజస్పోషాజసు ప్రజాస్త్వాజసు వీర్యాయ మయ ప్రజా మజవర్చో దామిష్టామతనువాసువీరా యో నో అగ్ని పితరో హృత్స్వంతరమర్చోమర్చాగుం ఆవివేశ తమాత్మం పరిగృహేమహే వయం మాసో అస్మాగుం అవహాజ పరాగాత్ యదధ్వర్జురాత్మన్నగ్నిమగృహే త్వాగ్నిం చ నుజాద్యోశ్వోగ్నిస్తమపి యజమానాయ నుజాదగ్నిం ఖలు వై పశవో నోపతిష్ఠంతే వక్రాముఖా అస్మాద్వశవశ్చుర్మజగృహ్ణామ్యగ్రే అగ్నిమిత్యాహాత్మన్నేవ స్వమగ్నిం దాధారణాస్మాద్వశవోపక్రామం దిబ్రహ్మవాదినోపయంతి యన్మృచ్చాపశ్చాగ్నేరమాద్యమసకస్మాన్మృదా ్యాపో వై సర్వా దేవతా దేవతాభిరేవై నగుంసగం సృజతి జన్మృదా చినోదీజం వా అగ్నిర్వైష్వానరోగ్నినేవ తదగ్నిం చినోతి బ్రహ్మవాదినోపదం జన్మృదా చాధ్యశ్చాగ్నిశ్చేయతే సకస్మాదగ్నిరుచ్యత ఇది యచ్చందోభిశ్చినోద్యగ్నయో వైంసి తస్మాదగ్నిరుచ్యతే ఇయం వా అగ్నిర్వైష్వానరో జన్మృదా చినోదిస్మాదగ్నిరణ్యేష్టగా ఉపదధాది జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవాస్మిం దథా చోదే జో వై హిరణ్యం తేజదేవా ఆత్మం ధర్తేజో వా అగ్నికం సర్వతో ముఖం చినుతే సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజగతిగాయత్రేం పురస్తాదుపదధాది తుష్టుభం దక్షిణతో జగతేం పశ్చాదనుష్టుభమత్తరతః పంక్తిం మధ్యదేశ వా అగ్నిః సర్వతో ముఖస్తం యదేవం విద్వాగిశ్చినుతే సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజగత్యథో దిశ్యే దిశం ప్రవజతి తస్మాద్దిశి క్రోతా ప్రజాపతిరగ్నిమసజతసోస్మాత్ సృష్టః ప్రాద్రవత్తస్మాశ్వం ప్రత్యాసత్సదక్షిణావర్తత తస్మై వృష్ణిం ప్రత్యాసత్స ప్రత్యంగావర్తత తస్మాషభం ప్రత్యాసత్స ఉదంగావర్తత తస్మై భస్తం ప్రత్యాసత్స ఊర్ధ్వోర్ద్రవత్తస్మై పురుషం ప్రత్యాశశీర్షాణ్యపదధాది సర్వతదేవై నమవరుద్ధజనుతదేతావై చక్షుష్మదేరుష్టకాయత్వశుశీర్షాణి యత్వశుశీర్షాణ్యపతథాజితాభిరేవ యజమానోమస్మిన్ లోకే ప్రాణి అచోతాభిరేవాస్మాదిమే లోకాః ప్రభాంతి మృదాభిలిప్యోపదధాది మే ధ్వజ్వాజా సర్వాదేశయదగ్నిరన్నం వశవ ఏష ఖలు వా అగ్నిర్యత్వశుశీర్షాణి జం కామజేతకనీయోస్యాన్నగ్గస్యాదితి తస్య వశుశీర్షాణ్యుపదధ్యాత్కనీ దేవాస్యాన్నం భవతి యం కామదేత సమావదస్యాన్నగ్గస్యాదితి మధ్యతస్తస్యోపదధ్యాత్ సమావదేవాస్యాన్నం భవతి యం కామజేత భోజోస్యాన్నగ్గస్యాదిత్యం తేషు తస్య విదుదోష్యోపదభ్యాతం తద ఏవ అన్నమవరుంధే భోజోస్యాన్నం భవతి స్థేగాందగ్గిష్ట్రాభ్యాం మండూకాంజంభ్యేభిరాధకాం ఖాదేనోర్జగుం సగం సోదే నారణ్యం జాంబీలేన మృతం భస్వేభిః శర్కరాభిరవకామవకాభిః శర్కరాముత్సాదేన రామవక్రందేన తాలుకుం సరస్వతీం జిహ్వాగ్రేణ వాజకం హనోభ్యామపాస్యేనాదిత్యాన్ శ్వశ్రుభిరుపజామోఘరేణోక్షేన సదుత్తరేణాంతరేణానోకాశం ప్రకాశేన బాహ్యగ్రస్తన యత్నం నిర్బాధేన సూర్యాగ్నేచక్షుర్భ్యాం విద్యుతౌ కణానకాభ్యామశనిం మస్తిష్కేణ బలం మజ్జభిః కూర్మాక్షభైరక్షలాభిః కపింజలాన్ సామగుష్ఠికాభిర్జవాం జంఘాభిరగదందానుభ్యాం వేరుజంకుహాభ్యాం భయం ప్రజాలాభ్యాం గుహోపవక్షాభ్యామశ్వినావగుంసాభ్యామదిగం శేష్ణాని నడతం నిర్జాల్మకేన శేష్ణా ర్ధ్రాభిర్యుగమానదైన చిత్తం మన్యాభిస్ సంక్రోశాన్ ప్రాణైః ప్రకాశేన త్వశం పరాకాశేనాంతరాం మశకాన్ కేశైరింద్రగ్యస్తువసావహేన బృహస్పతికం శగను సాదేన రథముష్ణ్యాభిః ఇంద్రావరుణౌ శ్రోణేభ్యామింద్రాణే శిఖండాభ్యామింద్రా బృహస్పతేభ్యామింద్రా విష్ణు అశ్చేవద్భ్యాగం సవితారం బుచ్చేన గంధర్వాన్ సరసో ముష్కాభ్యాం పవమానం పాజునా పవిత్రం పోత్రాభ్యామాక్రమణం స్థూలాభ్యాం పరిక్రమణం పుష్ఠాభ్యాం ఇంద్రస్య క్రోడోదిత్యే పాజస్యం దిశాంజత్రవోజే మోతాభ్యామంతరిక్షం పురితదానభవుదర్యేణేంద్రాణీం ప్లీన్హావల్మీకాన్ గోన్నాగిరేన్ ప్రాశిభిః సముద్రముదరేణ వైశ్వానరం భస్మనా ఓష్ణావనిష్ఠురం ధాహే స్థూరగుదా సర్వాన్ గుదాభిదృతోన్ష్ఠేభర్దివం పృష్ఠేన వసూనాం రథమాకేకసా రుద్రాణాన్ విజేదాదిత్యానాం విజేదాంగిరసాం చతుర్థే సాధ్యానాం పంచమే విశ్వేషాం దేవానాగుం షష్ఠీ భోజోగ్రీవాభిర్నిరతిమశ్చభిరింద్రగ్రస్తపసావహేన రుద్రస్య విశదస్కంధో రాత్రజోర్ద్విదీరోర్ధమాసానాం ద్విదీరో మాసాం చతుర్థరుతూనాం పంచమః సంవత్సరస్య షష్ఠః ఆనందం నందసు నాగామం ప్రవ్యాసాభ్యాం భజగంసిమభ్యాం ప్రశిషం ప్రశాసాభ్యాగం సూర్యాచంద్రమసౌ ప్రజ్ఞాభ్యాగిశ్యామ శబలౌ మతస్నాభ్యాం యష్టిగం రూపేణ నిమృక్తిమరూపేణ అహర్మాగుంసేన రాత్రిం పీవసాపో జోషేణ ఘతగం రసేన శ్యాం వసయా దోషీకాభ్యాదునవశ్రభ్య ప్రశ్వాం దివగం రూపేణ నక్షత్రాణి రూపేణ పృథివేం చర్మణ ఛవేం ఛవ్యోపాగతాయ స్వాహ లబ్ధాయ స్వాహ హుతాయ స్వాహ అగ్నేః పక్షతి సరస్వతీని పక్షతి సోమస్ తృతీరాపాం చతుర్థ్యోషధీనాం పంచమే సంవత్సరస్య షష్ఠే మరుతాగం సప్తమే బృహస్పతేరష్టమే మిత్రస్య నవమే దశమేంద్రస్యైకాదశే విశ్వేషాం దేవానాం ద్వాదశే ద్యావా పృథివ్యాః పార్శ్వై యమస్య పాటూరః ఆయో పక్షతి సరస్వతో నిపక్షతిశ్చంద్రమసస్తృతేజా నక్షత్రాణాం చతుర్థే సవిదుః పంచమే రుద్రస్య షష్ఠే సర్పాణాగం సప్తమ్యర్యం నోష్టమే త్రిష్టర్నవమే చతుర్దశమే ఇంద్రాణ్యాదేకాదశ్యదిత్యే ద్వాదశే ద్యావాభ్యభుజః పార్శ్వయమ్యై పాటూరః పంచామనోరభ్యాగం సంతదిగ్రస్నావన్యాభ్యాగం శుకాన్ హరిమాణై యజ్ఞాహలేక్ష్ణాన్ పాపవాదేన గోష్మాంశకభిశ్చవర్తానోపధ్యేన శునోభిషసనేన సర్పాన్ లోహితగంధేన వజాగం శివగ్వగంధేన ప్రసాదేన క్రమైరచ్చక్రమే ద్వాజే విశ్వైర్దేవైర్యజ్ఞజై సంవిధానః సనోనయ సుకృత లోకం దస్తజ్ఞస్వధజామదేమ యోస్తే వృక్షం పృథమే తథస్థమాత్మాంతరిక్షకం సముద్రో నిస్సూర్యస్తే చక్షుర్వాదః ప్రాణశ్చంద్రమాశ్రోత్రమాశాశ్చ పర్వాణ్యతమోంగాని సంవత్సరో మహిమా అగ్ని పశురాసేనాజం దశదేతం లోకమజయ్యస్మిన్నగ్నిస్తే లోకస్తంజే శావజిఘ్రవాజు పశురాసేనాజం దశదేతం లోకమజయ్యస్మిన్ వాజుస్తే లోకస్తస్మాత్వాంతరే శ్యామీజిఘ్రస్యాదిత్య పశురాసేనాజం దశదేతం లోకమజయ్యస్మిన్నాదిత్యస్తే లోకస్తంజే శ్యసి యజ్ఞవజిఘ్రసి హరి ఓ